संध्या प्रवर्तते उत्तिष्ट नरसादूला कर्तव्यं देवमान्वितम् ओ कोटीर पिल्लदाना बंगारु वन्नेदाना पक्ककेल्दान्रा चिट्टम्मा నువ్వు ప్రేమించి రమ్మన్నా ప్రేమించవద్దన్నా ప్రేమిస్తానే ఓ చిలకమ్మ ఓ కోకిరి పిలదాన బంగారు వన్నెదాన పక్కకెళ్దాన్ రా చిట్టమ్మ ఆ పక్కకెళ్దాన్ రా చిలకమ్మ ప్రేమించి రమ్మన్న ప్రేమించవద్దన్న ప్రేమిస్తానే ఓ చిలకమ్మ నిన్ను ప్రేమిస్తానే ఓ చిలకమ్మ అరే ముసలిదాని వైతే నీకు దొరికేరా ఈ ఛాన్సు ఈ లేత వయసులోనే చేసేయమంటానే రోమాన్సు అరే ముసలిదాని వైతే నీకు దొరికేరా ఈ ఛాన్సు ఈ లేత వయసులోనే రోమాన్సుకిరి పిలదాన బంగారు వన్నేదాన పక్కకెళ్దాన్ రా చిట్టమ్మ ఆ పక్కకెళ్దాన్ రా చిలకమ్మ అమెరికా పోతున్నా ఆ చెంట పోతున్నా వెంట వస్తానే రంగమ్మ నీ వెనక ఉంటానే గంగమ్మ నువ్వు కాలేజీకి పోతున్నా మ్యాట్నీకి పోతున్నా మనసు ఆగదే కనకమ్మ నా వయసు ఆగదే చిట్టమ్మ నీ పటాల్స వడిలోనే ఓ సింపోని ఉందే పోరి నీ నడుము ముడత చూసి నేర్పించోడే ఇది ప్యారి నీ పట్టాల్సబడిలోనే ఓ సింపోని ఉందే పోరి నీ నడుము ముడత చూసి నేర్పించోడైతి ప్యారి కోపంగా పోతున్నా వెనక ఉంటానే రంగమ్మ నీ వెనక వస్తానే గంగమ్మ నువ్వు పిక్నిక్ పోతున్నా మార్కెట్కి పోతున్నా మనసు ఆగదే చిట్టమ్మ నా వయసు ఆగదే చిలకమ్మ అరే ఏడాదికొకసారే ఈ వారంటైన్స్ డే ఫంక్షన్ అరే నీకు నాకు మాత్రం ప్రతిదినమో సెన్సేషన్ అరే ఏడాదికొకసారే ఈ వాలంటైన్స్ డే ఫంక్షన్ అరే నీకు నాకు మాత్రం ప్రతిదినమో సెన్సేషన్ ఓ కోకిరి పిలదాన బంగారు వన్నెదాన పక్కకెళ్దాన్ రా చిట్టమ్మ ఆ పక్కకెళ్దాన్ రా చిలకమ్మ